అధిష్టాన నిరూపణము ఏతత్రితయం దృష్టం సమ్యగ్రజ్జుస్వరూప విజ్ఞానాత్ తస్మాద్వస్తుసతత్వం జ్ఞాతవ్యం బందముత్తయే విదుషా. 349. ఏం సమ్యక్ దాగుగా రజ్జుస్వరూప విజ్ఞానాత్ రజ్జుస్వరూపమును తెలుసుకొనుట వలన ఏతత్రితాయం రజ్జ్వావరణ నివృత్తి సర్పభ్రాంతి నాశము. రజ్జు సర్పవిషేపము వలన కలిగిన భయకంపాదుల వలన జనించిన దుహఖము నివర్తించుట అనెడు త్రయము దృష్టం చూడబడినది. తస్మాత్ ఆ కారణము వలన విదుషా ఈ విషయమునెరిగిన పురుషునిచే బంధముక్తయే బంధ హేతువులగు ఆవరణ విక్షేపముల నాళముకరకు వస్తు సతత్వం వస్తువు యొక్క యథార్థ స్వరూపము జ్ఞాతవ్యం తెలియదగనది. అవ ఆత్మభిన్నమైన సర్వము మిథ్యయ్యని సోపపత్తికముగా చెప్పుచున్నాడు. అయోగ్నియోగాదిన సత్యమన్వయాన్ మాత్రాదరుపేణ విజృంభతే ధియః తత్కార్యమేతత్తి తయం యతో మూషా దృష్టం భ్రమస్వప్న మనోరథేషు. 350. అగ్ని యోగాత్ అగ్ని సంబంధము వలన అయహ ఇవ ఇనుము కాల్చునదిగా కనబడునట్లు సత్యమన్వయాత్ సతైన ఆత్మ యొక్క ప్రతిబింబించుట ఎనెడు సంబంధము వలన ధీహ బుద్ధి మాత్రాది రూపాయి పేణ ప్రమాత తెలుసుకొనువాడు ప్రమితి ప్రమేయము అను త్రిపుటికూపముతో విజృముతేనేకాకారము కలదగుచున్నది. ప్రమాత అయ్యైన జీవుడు కూడా దీవిశిష్ట వేషముచే కల్పితుడే. అన్విష్టవ్యాత్మ విజ్ఞానాత్ ప్రాక్ ప్రమాతృత్వమాత్మన అన్విష్ట సత్ ప్రమాతైవ పాపదోషాధిపర్జిత. 11. అధిష్టాన నిరూపణము 41. అన్వేషింపదగిన ఆత్మ యొక్క విజ్ఞానము కలుగనంతవరకునే ఆత్మకు ప్రమాతృత్వమనున్నది ఉండును. ప్రమాతయే చివరకు పాపదోషాది కూన్యుడును అన్వేషింపదగనవాడును అగు ఆత్మగా ఆగును అని చెప్పిన నిధమున ప్రమాతృత్వము కూడా కల్పితమే. యతః ఏలేనా భ్రమ స్వప్నమనోరథేషు భ్రమ స్వప్నము మనోరథము వీటియందు తత్కార్యం సత్సంబంధముతో గూడిన బుద్ధి యొక్క కార్యమైన ఏతత్రితయం మాతృమానమేరుపం మగుత్రయము ముష అసత్యమైనదిగా దృష్టం చూడబగనది. తతో వికారాః ప్రకృతేరహం ముఖాః దేహావసాన విషయాశ్చ సర్వే క్షణేన్యథాభావిన ఏష ఆత్మానోదేతి నాప్యేతి కదాపి నాన్యథ. 351. టీ అహంకారము మొదలు దేహావసానాదేహము వరకును ప్రకృతి యొక్క వికారాహ వికారములు తతః ధీకార్యములు మిథ్యాభూతములుగాన అహుముఖాహ ఉన్న ప్రకృతేహ సర్వే సమస్తమైన విషయాశ్చ శబ్దాది విషయములు ఘటాదులును క్షణే క్షణకాలములో అనథ్యాభావినః మరియొక విధముగా అగును. అవి సత్తులుగా భాసించుచున్నను విమర్శ చేయగా అసత్తులే దృష్టనశ స్వరూపములగుటచే కనబడి వెంటనే నశించిన స్వరూపము కలవగుటచే సత్యమైనవి కావు. ఏషః ఆత్మ ఈ ఆత్మయైతే కదాపి ఎన్నడును నో దేతి పుట్టదు నా పేతి నశించదు అన్యథా నభవతి మరియొక విధముగా కూడా కాదు. బుద్ధికి వలె ఆత్మకు పరిణామము కూడా లేదు. అది ఎల్లప్పుడును ఒకే విధముగు స్వరూపముతో ఎల్లప్పుడును ఉండునుగాన అది సత్యము అని భావము. నిత్యాద్వయఖన్న చిదేకరుపౌ బుద్ధ్యాది సాక్షి సదసద్విలక్షణః అహంపద ప్రత్యయలక్షితార్థ ప్రత్యక్షదానందఘన పరాత్మ. 352. 418. శ్రీవివేక చూడామణి ఈ ఆత్మా నిత్యాద్వయాఖండ చిదేకరూప నిత్యము ద్వితీయ రహితము అఖండము అగు చిత్తు మాత్రమే ఏకైక స్వరూపము గలదియు బుద్ధ్యాది సాక్షి బుద్ధ్యాదులకు సాక్షి అయినదియు సదసద్విలక్షణ సత్తు కంటెను అసత్తు కంటెను విలక్షణమైనదియు అహంపద ప్రత్యయ లక్షి తార్థః అహం అను పదముచే కలిగిన జ్ఞానము వలన లక్షణావృత్తి ప్రత్యక్షదానందఘన ప్రత్యగ్రూపమైనదియు ఎల్లప్పుడును ఆనందఘనమును అగు పరాత్మ పరమాత్మ చేత బోధింపబడునదియు ఏస్ గలది. నిత్యా రూపనిత్యాద్యంత శూన్యమైనదియు అద్వయ తనకంటే భిన్నమైన వస్తువుతో శూన్యమైనదియు కాన అఖ త్రివిధ పరిచ్ఛేదరహితమును అగు ఏ చిత్తుగలదో అదియే ఒక రూపము అందు ప్రమాణము ఓ బుద్ధ్యాదులకు సాక్షియేనది. వికారిణం సర్వవికారవేత్త నిత్యో వికారో భవితుం సమర్హతి శ్లో 296 అని వెనుక చెప్పబడియున్నది. కావున సదసద్విలక్షణము అనాది మతర్పం బ్రహ్మన సన్నా సదుచ్యతే అను గీతావచనానుసారముగా అవిద్య కంటెను అవిద్య కార్యముల కంటెను భిన్నమైనది అని అర్థము. అహం ప్రత్యయలక్షితార్థ లక్షణావృత్తిచే అహం అను పదము వలన కలిగిన జ్ఞానమునకు విషయభూతుడు అని అర్థము. ప్రత్యక్షదానందఘన ప్రాతిలోమ్యేన అభ్యతీతి ప్రత్యస్ అసత్తులు జడములు దుహఖాత్మకము అగు అహంకారాదుల కంటే విలక్షణముగ సచ్చిదానందరూపముతో ప్రకాశించునది సదానందఘన కాలత్యబాధ్యమైన ఆనందస్వరూపమైనది అగు పరమాత్మ. విధముగా ఆత్మ యథార్థ స్వరూపము చెప్పబడినది. ఇత్థం విపశ్చిత్ సదసద్విభాజ్య నిశ్చిత్య తత్వం నిజబోధ దృష్ట్యా జ్ఞాత్వా స్వమాత్మాన మఖండబోధం తేభ్యో విముక్తః స్వయమేవ సామ్యతి. 353 అధిష్టాన నిరూపణము అసత్ ఇత్థం ఈ విధముగా విపశ్చిత్ కృతిని ప్రమాణముగా గ్రహించిన పరమార్థజ్ఞానవంతుడైన ముముక్షువు సత్సరైన బ్రహ్మను అసతైన అవిద్యతత్కార్యమును విభజ్య సత్యమనియు మిథ్యాభూతమనియు వేర్వేరుగా విభజించి నిజబోధ దృష్ట్యా విచారము వలన కలిగిన స్వానుభవమనేడి నేత్రముతో తత్వం వినిశ్చిత్య వస్తు యాథాత్మ్యమును నిశ్చయముగా తెలుసుకొని స్వం తనను అఖండ బోధం అఖండబోధ స్వరూపమగు ఆత్మానం ఆత్మనుగా జ్ఞాత్వా తెలుసుకొని తేభ్యః అవిద్య మొదలు దేహము వరకును గల అనాత్మల నుండియు శబ్దాది విషయముల నుండియు పూర్తిగా ముక్తుడై వాసనలు కూడా లేకుండుటయే పూర్తిగా ముక్తుడగుట అనుదానికి అర్థము స్వయమేవ స్వయముగనే సామ్యతి శాంతించును అనగా అనావృతము స్వచ్ఛము నగు ప్రకాశరూపముతో ఉండును అవ. ఈ విధముగా ఎప్పుడగునో తెలుసుకొనుటకై చెప్పుచున్నాడు.